బయటికొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటీ ముట్టనంటే ఎంత పాపం? కుదురుతది మనిషన్నాక సకళ పోషణంటూ లేకుంటే అడపా దడపై ఫన్నే లేకపోతే మాడి పోత నీలో ఫిలమెంటే వాట్ ఈస్ దిస్ బ్రేక్? Let's do the vintage break. ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు. మింగల్ అవుతామని పార్టీకొచ్చి అట్ట సింగల్ గానే నువ్వు ఉండిపోకు. కూచిపూడి బల్లె బల్లె భాంగ్రాను వచ్చుండాల్సిన పనిలేదోయ్. వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే. What is this pass? Let's try the Oora Mass. Yeah.